రాజన్న, ఓ మల్లక్క, శుభ్రంగా ఉండాల తల్లి. ఇంత బయట శుభ్రతనే దేవతను మొక్కు, ఆ శుభ్రతే మన జీవితాలకు భద్రతనిచ్చు. ఇంత బయట శుభ్రతనే దేవతను మొక్కు, ఆ శుభ్రతే మన జీవితాలకు భద్రతనిచ్చు. నిలువ ఉంటే రా ఈగలు దోమలు గుడ్లు పెట్టురా, మలేరియా విషపు జ్వరాలకు దోమ కాటయిక కారణమ్మురా, దోమ కాటయిక కారణమ్మురా. ఇంట బయట శుభ్రతనే దేవతను మొక్కు, ఆ శుభ్రతే మన జీవితాలకు భద్రతనిచ్చు. ఏమంటావు? పోయినా కుళ్ళిపోయినా చెత్త కుప్పలను ఎత్తేయాలి, అంటు వ్యాధులకు మూలమైన దుర్గంధాలను తొలగించాలి, దుర్గంధాలను తొలగించాలి. ఇంట బయట శుభ్రతనే దేవతను మొక్కు, ఆ శుభ్రతే మన జీవితాలకు భద్రతనిచ్చు అన్నా. ఉంటేరా ఈగలు దోమలు గుడ్లు పెట్టురా, నివారించని ఎడలా మనపై నిలువున రోగాలు కుమ్మరిస్తాయి, నిలువున రోగాలు కుమ్మరిస్తాయి. అరే ఇంత బయట శుభ్రతనే దేవతను మొక్కు, ఆ శుభ్రతే మన జీవితాలకు భద్రతనిచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని తెలిసి మసులుకోవాలి, పరిసరాల పరిశుభ్రత కోసం సైనికులోలే సాగాలిరా, సైనికులోలే సాగాలిరా. ఇంట బయట శుభ్రతనే దేవతను మొక్కు, ఆ శుభ్రతే మన జీవితాలకు భద్రతనిచ్చు.